ಕ್ಷೀರಬ್ಧಿ ಕಲ್ನಿಕೆ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಕ್ಷೀರಬ್ಧಿ ಕಲ್ನಿಕೆ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಕ್ಷೀರಬ್ಧಿ ಕಲ್ನಿಕೆ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಯಾರಿಗೆ ವಧುವಾಗುವೆ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಯಾರಿಗೆ ವಧುವಾಗುವೆ ನೀನು ಯಾರಿಗೆ ವಧುವಾಗುವೆ ಶರದಿ ಬಂದನ ರಾಮಚಂದ್ರ ಮೂರ್ತಿಗೋ ಶರದಿ ಬಂದನ ರಾಮಚಂದ್ರ ಮೂರ್ತಿಗೋ ಶರದಿ ಬಂದನ ರಾಮಚಂದ್ರ ಮೂರ್ತಿಗೋ ಪರಮಾತ್ಮ ಅನಂತ ಪದ್ಮನಾಭಗೋ ಶರದಿ ಬಂದನ ರಾಮಚಂದ್ರ ಮೂರ್ತಿಗೋ ಪರಮಾತ್ಮ ಅನಂತ ಪದ್ಮನಾಭಗೋ ಸರಸಿ ಜನಾಭ ಶ್ರೀ ಜನಾರ್ದನ ಮೂರ್ತಿಗೋ ಸರಸಿ ಜನಾಭ ಶ್ರೀ ಜನಾರ್ದನ ಮೂರ್ತಿಗೋ ಸರಸಿ ಜನಾಭ ಶ್ರೀ ಜನಾರ್ದನ ಮೂರ್ತಿಗೋ ಉಭಯ ಕಾವೇರಿ ರಂಗ ಪಟ್ಟಣದ ರಸಗೋ ಉಭಯ ಕಾವೇರಿ ರಂಗ ಪಟ್ಟಣದ ರಸಗೋ ಉಭಯ ಕಾವೇರಿ ರಂಗ ಪಟ್ಟಣದ ರಸಗೋ ಉಭಯ ಕಾವೇರಿ ರಂಗ ಪಟ್ಟಣದ ರಸಗೋ ಯಾರಿಗೆ ವಧುವಾಗುವೆ ಚೆಲುವ ಮೂರ್ತಿ ಬೆಲ್ಲೂರ ಚೆನ್ನಿಗರಾಯನಿಗೋ ಚೆಲುವ ಮೂರ್ತಿ ಬೆಲ್ಲೂರ ಚೆನ್ನಿಗರಾಯನಿಗೋ ಚೆಲುವ ಮೂರ್ತಿ ಬೆಲ್ಲೂರ ಚೆನ್ನಿಗರಾಯನಿಗೋ ಗೆಳತಿಗಳೇ ಉಡುಪಿ ಶ್ರೀ ಕೃಷ್ಣರಾಯಗೋ ಗೆಳತಿಗಳೇ ಉಡುಪಿ ಶ್ರೀ ಕೃಷ್ಣರಾಯಗೋ ಇಳೆಯೊಳು ಪಾಂಡುರಂಗ ವಿಠಲರಾಯಗೋ ಇಳೆಯೊಳು ಪಾಂಡುರಂಗ ವಿಠಲರಾಯಗೋ ಇಳೆಯೊಳು ಪಾಂಡುರಂಗ ವಿಠಲರಾಯಗೋ ಇಳೆಯೊಳು ಪಾಂಡುರಂಗ ವಿಠಲರಾಯಗೋ ನಲ್ಲಿ ನಕ್ಷಿಪ್ಪೇಳಮ್ಮ ಬದರಿ ನಾರಾಯಣಗೋ ನಳ್ಳಿ ನಕ್ಷಿಪ್ಪೇಳಮ್ಮ ಬದರಿ ನಾರಾಯಣಗೋ ನಳ್ಳಿ ನಕ್ಷಿಪ್ಪೇಳಮ್ಮ ಬದರಿ ನಾರಾಯಣಗೋ ನಳ್ಳಿ ನಕ್ಷಿಪ್ಪೇಳಮ್ಮ ಬದರಿ ನಾರಾಯಣಗೋ ಯಾರಿಗೆ ವಧುವಾಗುವೆ ನೀನು ಯಾರಿಗೆ ವಧುವಾಗುವೆ ಮಲಯ್ಯ ಗಜಬಿಂದು ಮಲಯ್ಯ ಗಜಬಿಂದು ಮಾಧವರಾಯನಿಗೋ ಆ మలయ్య గజబిందో మాధవరాయనిగో కులబాదేవరో పురుషోత్తమగో మలయ్య గజబిందో మాధవరాయనిగో కులబాదేవరో పురుషోత్తమగో ఫలదాయక నిత్య మంగళదాయక గో ఫలదాయక నిత్య మంగళదాయక గో ఫలదాయక నిత్య మంగళదాయక గో ఫలదాయక నిత్య వసవార్చిత కంచి వసవార్చిత కంచి వరదరా జనిగో వసవార్చిత కంచి వరదరా జనిగో ఆ శ్రీముష్ణదల్లి ఆదివరాగనిగో వసవార్చిత కంచి వరదరా జనిగో ఆ శ్రీముష్ణదల్లి ఆదివరాగనిగో శేషశాయి సహసిర నవదొడయ అళగిరి సగో సహసిర నవదొడయ అళగిరి సగో యారిగే వధువాగువే నిన్ను యారిగే వధువాగువే శరణాగత రక్షక సారంగ వాణి గో శరణాగత రక్షక సారంగ వాణి గో బరగల నీడువ శ్రీనివాస గోచరణాగత రక్షక శారంగ వాణి గోవరగల నీడువ శ్రీనివాస గో గురుకులంత గరాజ గోపాలమూర్తి గో గురుకులంత గరాజ గోపాలమూర్తి గో స్థిరవగి పురందర విట్టలరాయగో స్థిరవగి పురందర విట్టలరాయగో యారిగె వధువాగువే మహాలక్ష్మి క్షీరబ్ది కల్లిగె శ్రీ మహాలక్ష్మి యారిగె వధువాగువే యారిగె వధువాగువే యారిగె వధువాగువే